بسم الله الرحمن الرحيم. إذا جاءك المنافقون قالوا نشهد إنك لرسول الله والله يعلم إنك لرسوله والله يشهد إن المنافقين لكاذبون. اتخذوا أيمانهم جنة فصدوا عن سبيل الله إنهم ساء ما كانوا يعملون. ذلك بأنهم آمنوا ثم كفروا فطبع على قلوبهم فهم لا يفقهون. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఓ ప్రవక్త, ఈ కపటులు నీ వద్దకు వచ్చినప్పుడు మీరు నిశ్చయంగా అల్లాహ్ ప్రవక్తలే అని మేము సాక్ష్యమిస్తున్నాము అని అంటారు. అవును, నీవు నిజంగానే ఆయన ప్రవక్తవు అని అల్లాకు తెలుసు, కాని ఈ కపటులు పచ్చి అసత్యవాదులని అల్లా సాక్ష్యమిస్తున్నాడు. వారు తమ ప్రమాణాలను ఢాలుగా చేసుకున్నారు, మరియు ఈ విధంగా వారు అల్లా మార్గం అవలంబించకుండా స్వయంగానూ ఆగిపోతున్నారు, లోకాన్ని కూడా ఆపుతున్నారు. వారు చేస్తున్న చేష్టలు ఎంత నీచమైనవి! దీనికంతటికీ కారణం వారు విశ్వసించిన తరువాత తిరస్కరించటమే. అందుకని వారి హృదయాలపై ముద్ర వేయబడింది. ఇక వారు దేనిని అర్థం చేసుకోరు. يحسبون كل صيحة عليهم هم العدو فاحذرهم قاتلهم الله أنى يؤفكون. వారిని చూస్తే వారి రూపాలు నీకు ఎంతో అద్భుతంగా ఉన్నట్లు కనిపిస్తాయి. వారు మాట్లాడితే నీవు వారి మాటలను వింటూనే ఉండిపోతావు, కాని వారసలు గోడకు ఆనించబడిన కొయ్య దుంగల వంటివారు. ప్రతి అరుపును వారు తమకు వ్యతిరేకమైనదిగా భావిస్తారు. వారు ఆగర్భ శత్రువులు, వారికి దూరంగా ఉండండి, అల్లాహ్ వారిని నాశనం చేయుగాక. వారు ఎలా పెడమార్గం వైపునకు మరలించబడుతున్నారు. وإذا قيل لهم تعالوا يستغفر لكم رسول الله لووا رؤوسهم ورأيتهم يصدون وهم مستكبرون. سواء عليهم أستغفرت لهم أم لم تستغفر لهم لن يغفر الله لهم ఇన్నల్లాహ లా యహ్దిల్ ఖౌమల్ ఫాసిఖీన్. వారితో రండి, అల్లా ప్రవక్త మీ కొరకు మన్నింపు ప్రార్థన చేస్తాడు అని పిలిచినప్పుడు వారు తల విదిలిస్తారు. వారు పొగరుబోతుతనంతో రాకుండా ఆగిపోవటాన్ని నీవు చూస్తావు. ఓ ప్రవక్త, నీవు వారి కొరకు మన్నింపు ప్రార్థన చేసినా చేయకపోయినా వారి విషయములో ఒక్కటే, అల్లాహ్ వారిని ఎంతమాత్రం మన్నించడు. అల్లాహ్ దుర్మార్గులకు ఎన్నటికీ సన్మార్గం చూపడు. ولله خزائن السماوات والأرض ولكن المنافقين لا يفقهون. يقولون لئن رجعنا إلى المدينة ليخرجن الأعز منها الأذل ولله العزة ولرسوله وللمؤمنين ولكن المنافقين لا يعلمون. వారే ఇలా అనేది, ప్రవక్త అనుచరుల కోసం ఖర్చు పెట్టడం ఆపేయండి, అప్పుడు వారు చెల్లాచెదరైపోతారు. వాస్తవానికి భూమిలో ఆకాశాలలో ఉన్న నిధులకు యజమాని అల్లాయే, కాని ఈ కపటులు గ్రహించరు. వారు ఇంకా ఇలా అంటారు, మనం మదీనా నగరానికి తిరిగి వెళ్లిన తరువాత మనలోని గౌరవనీయులు నీచులను అక్కడ నుంచి వెళ్లగొట్టాలి. వాస్తవానికి గౌరవం అనేది అల్లాకు, ఆయన ప్రవక్తకు, విశ్వాసులకు మాత్రమే చెల్లుతుంది, కాని ఈ కపటులు అది ఎరుగరు. يا أيها الذين آمنوا لا تلهكم أموالكم ولا أولادكم عن ذكر الله ومن يفعل ذلك فأولئك هم الخاسرون وأنفقوا مما رزقناكم من قبل أن يأتي أحدكم الموت فيقول رب لولا أخرتني إلى أجل قريب فيقول رب لولا أخرتني إلى أجل قريب فأصدق وأكن من الصالحين ولن يؤخر الله نفسا إذا جاء أجلها والله خبير بما تعملون విశ్వాసులారా, మీ సిరి సంపదలు, మీ సంతానము మిమ్మల్ని అల్లా సంస్మరణ నుండి మరల్చరాదు. ఎవరైతే ఇలా మరల్చబడతారో వారే నష్టానికి గురి అయ్యేవారు. మీలో ఎవరికైనా మరణ సమయము సమీపించి అతను, ఓ నా ప్రభూ, నీవు నాకు మరికొంత వ్యవధి ఎందుకివ్వలేదు? నేను దాన ధర్మాలు చేసి సజ్జనులలో కలసిపోయేవాణ్ణి కదా అని వాపోయే పరిస్థితి రాకముందే మేము మీకు ఇచ్చిన ఉపాధి నుండి ఖర్చు పెట్టండి, కాని ఎవరి ఆచరణ వ్యవధి అయినా ముగిసిపోయే సమయం ఆసన్నమైనప్పుడు అల్లాహ్ ఇక అతనికి ఎంతమాత్రం అదనపు వ్యవధి ఇవ్వడు. మీరు చేస్తున్నదంతా అల్లాకు బాగా తెలుసు.